17. నా కల నా సొంతం కాదా. ఈ మాట శ్రీహరి త్వరగానే సాక్షాత్కరించాడు. గాధికి అంత పొంగులేదు, కాని స్వామిని చూస్తే సంతోషంగానే ఉంది. ఆయన గూడా ప్రసన్నంగానే ఉన్నాడు. గాని ఇంకేముందయ్యా పొందటానికి? ఎందుకు మళ్లీ తపస్సు చేస్తున్నావు? ఎందుకు మళ్లీ పిలుస్తున్నావు? అన్నాడు ముక్తసరిగా. స్వామి, నా మోహం పెరిగిపోతున్నట్టుగా ఉంది. నా అనుభవం అంతా భ్రాంతి అన్నావు నువ్వు. ఆయసర్, 51. నేను మళ్లీ వెళ్లి ఆ భూతమండల దేశము, ఆ కీర రాజ్యము మొదలైనవన్నీ 6 నెలలపాటు తిరిగి వచ్చాను. అందరి సాక్ష్యాలు సేకరించాను. అన్ని సాక్ష్యాలు ఒకే రకంగా ఉన్నాయి. నా అనుభవం భ్రాంతి అనుభవమైతే ఆ రాజ్యము, ఆ కసాయి రాజు, ఆ భోగాలు, ఆ యుద్ధాలు ఇవన్నీ నాకు ఒక్కడికే కనిపించాలి. కాని ఇవన్నీ అక్కడి ప్రజలందరికీ కనిపించాయి. అందరూ ఈ మాటే చెబుతున్నారు. పూర్వం 12 ఏళ్లు తిరిగి వచ్చా, అప్పుడు ఈ మాటే చెప్పారు. ఇప్పుడు 6 నెలలు తిరిగి వచ్చా, ఇప్పుడు ఈ మాటే చెబుతున్నారు. ఇంతమందికి ఇంత ప్రత్యక్షంగా కనిపించిన అనుభవం భ్రాంతిజన్యం కాగలదా? నీ మాట అబద్ధం అనేదా? నా అనుభవం అబద్ధం అనేదా? దేవా, మోహనాశయ మహతాం వచో నో మోహవృద్ధయే. సర్గ 49, శోకం 6. మహాత్ముల వాక్కులు మాలాంటివారి మోహాలను పోగొట్టాలేగాని ఇలా పెంచకూడదు అన్నాడు దీనంగా. భగవంతుడైన శ్రీహరి ఇలా బోధించటం మొదలుపెట్టాడు. గాధి, ఇంతమందికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది గనుక ఈ అనుభవం అసత్యం ఎలా అవుతుందని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇది భ్రాంతి కావడానికి వీలు లేదని ఆలోచిస్తున్నావు. అసలు భ్రాంతి అంటే ఏమిటో ఆలోచించు. కేనచిత్ స్వపచేనాంతే గ్రామస్య రచితం గృహం తత్వయా దృష్టమావిష్ణ మిష్టికా ఖండతాం గతం. సర్గ 49, శ్లోకం 9. ఊరుబయట బోయ పల్లెకు కూడా చివర ఒక బోయవాడు ఒక గుడిసె వేసుకున్నాడు. ఒకప్పుడు కాకతాళీయంగా అది నీ కంటబడింది ఎందుకోగాని ఆ ఇంటి ముద్ర నీ మనస్సులో గట్టిగా పడింది. ఎంత బలంగా పడిందంటే అప్పటి ఆ గుడిసె ఇప్పుడు నీ కంటి ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఎలా కనిపిస్తోంది? ఇప్పుడు నీ కంటి ముందు కనిపించే గుడిసెకు ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? త్వయ ఇష్టకా ఖండతాం గతం. నువ్వే ఆ ఇంటి ఇటుక ముక్కవయ్యావు. నువ్వే ఆవాసాలయ్యావు, తాటాకులయ్యావు, మొత్తం కలిపి బోయకొంపవయ్యావు. అక్కడితో ఆగలేదు. నీ మనస్సులోని ముద్రయొక్క ప్రభావం తత్వయ దృష్టం ఆవిష్టం. నీ కంటి ఎదురుగా కనిపిస్తున్న ఆ బోయ కొంపను చూస్తూ చూస్తూనే ఇది నాది అనేశావు. నువ్వే బోయవాడివైపోయి దానిలో ప్రవేశించేశావు. ఇలా మొదలైంది భ్రాంతి. ఈ భ్రాంతి మొదలైనాక మళ్లీ ఏదో ప్రత్యేక కారణం వచ్చి ఈ భ్రాంతికి మూలమైన అజ్ఞానాన్ని చెదరగొడితే తప్ప అది పోదు. ప్రతిభాసో హీనాయతి పునరప్రతిభాసతాం. స్లో 8. అది పోయేదాకా అది నీకు భ్రాంతిగా కనిపించదు, సత్యంగానే కనిపిస్తుంది. నువ్వు రోజూ ఇలాంటి భ్రాంతిని ఒకదానిని చూస్తున్నావు, దానిని స్వప్నం అని పిలుస్తున్నావు. ఈ ఆయసర్ 52. స్వప్న భ్రాంతి నీకొక్కడికే కనిపిస్తోంది. లోకంలో ఎవడి స్వప్నం వాడిదిగా ఉంది కనుక నాకు కనిపించిన భ్రాంతి నా పక్కవాళ్లకు కనిపించటానికి వీలులేదు అని నువ్వు అంటున్నావు. కొంచెం ఆలోచించు. 4 మిత్రులు సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు. సాయంకాలపు టెండ పొడలో 4 అల్లంత దూరాన ఒక వెండి ముద్ద కనిపించింది. 4 ఆశగా దగ్గరకు వెళ్లారు. తీరా చూస్తే అది ఆలుచిప్ప. ఇక్కడ 4 ఒకేసారి ఒకే భ్రాంతి కలిగింది. కదాచిత్ ప్రతిభై కైవ బహునమపి జాయతే కాకోల తాళస్థితివత్ విచిత్రాహి మనోగతః. సర్గ 49, శ్లోకం 10. నా భ్రాంతి నాకొక్కడికే ఉండాలనే నియమం నువ్వు పెట్టలేవు. ఎందుకంటే ఈ మనస్సు యొక్క నడకలన్నీ కాకతాళీయ న్యాయంలాగా అడ్డదిడ్డంగా సాగిపోతూ ఉంటాయి. కాకతాళీయ న్యాయం అంటే ఓ తాటి చెట్టు మీద ఓ పండు బాగా పండి రాలబోతూ ఉంది. సరిగ్గా ఆ సమయానికి ఆ పండుమీదికి ఒక కాకి వచ్చి వాలింది. అది వాలే సమయానికి పండు తాటి చెట్టునుంచి ఊడిపోనే పోయింది. కింద పడటం మొదలు పెట్టనే పెట్టింది. కాని ఆ విషయం తెలియకపోవటం వల్ల ఆ కాకి నా బరువు వల్లే ఈ పండు రాలిపోయింది అనుకుంటోంది. ఇదో భ్రాంతి. కింద నుంచి చూసే జనం కూడా ఆ మాటే అనుకుంటున్నారు. వాళ్లకి ఇదే భ్రాంతి. కనుక ఒక్కొక్కప్పుడు ఒకే భ్రాంతి అనేక మందికి కలగవచ్చు. కాదనేందుకు మనకేమీ అధికారం లేదు. నీ కల నీ ఒక్కడిదే అని నువ్వు అనుకుంటున్నావు. ఆ నియమం కూడా గట్టిదేమీ కాదు. ఒకే రకపు కల ఒకేసారి అనేక మందికి రావచ్చు. ఒకేచోట కలిసి పీకల దాకా తాగన వారందరికీ ఒకేసారి నిద్రమత్తు వచ్చి ఆ నిద్రలో తమ చుట్టూ ఉన్న పర్వతాలు గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకే రకమైన స్వప్నం కాదా? అనేక మంది పిల్లలు ఒకే ఇసుక దిబ్బలో ఇళ్ళు గూళ్ళు కట్టుకుంటూ ఇది రాజుగారి మేడ, ఇది దేవుడి గుడి అనుకుంటూ కలిసి కేరింతలు కొడుతూ ఉంటారు. ఈ క్రీడానందం అంతా భ్రాంతి కాదా? ఇది వారందరికీ ఒకేసారి వచ్చిన భ్రాంతి కాదా? లేడి పిల్లలు ఒకే పచ్చిక బయళ్లలో కేరింతలు కొడుతూ ఉంటాయి. అవి పెద్దగా తినేదేమీ ఉండదు. ఆ పెద్ద పచ్చిక బయలును చూసి మాకింత మంచి ఆహారం ఉంది కదా అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాయి. ఇది వాటన్నింటికీ సమానంగా ఉన్న భ్రాంతి కాదా? గాధీ, ఇలాగే ఈ లోకంలో అనేకమైన విచిత్ర భ్రాంతులు అనేక మందికి ఒకేసారి కలుగుతూ ఉంటాయి. ఆ సమాన భ్రాంతి బలం వల్లనే వాళ్లందరూ ఒకే రకమైన ఫలితం కోసం ఒకే రకమైన కృషి చేస్తూ ఉంటారు. ఉదాహరణకు, కొన్ని వేల సైనికులు ఒకే రకమైన ఆవేశంతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇది వాళ్ల అందరికీ సమానమైన భ్రాంతిగాక మరేమిటి? శ్రీహరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే గాధి కొంచెం అడ్డం పడ్డాడు. గాధీ, దేవా, క్షమించు. జగత్తులో ప్రతి సన్నివేశము మనస్సు చేసే కల్పనే, మనస్సు చూపించే భ్రాంతే అంటున్నావు నువ్వు. ఈ మాట చిత్రంగా ఉంది. లోకంలో కాలానుగుణంగా ఒక నియమం ప్రకారం కొన్ని 53 ఆయసర్వ్ సన్నివేశాలు జరిగిపోతున్నాయి. చలికాలం బాగా ముదిరితే వరి పంట పెరగదు, కాని అదే కాలంలో యవధాన్యం ఏపుగా పెరుగుతుంది. కనుక వరిని అడ్డగించేది కాలమే, యవలను ప్రోత్సహించేది కాలమేని లోకం చెప్పుకుంటుంది. నువ్వు చెప్పినట్టు ఈ జగత్తు అంతా మానస కల్పనే అయ్యేటట్లయితే దానికి ఒక వ్యవస్థ ఏమి ఉంది? ఒక నియమం ఏమి ఉంది? ఏ ఋతువులో అయినా సరే ఏ పంటైనా రావచ్చు, ఏ పంటైనా పోవచ్చు, కాని ఈ లోకం అలా లేదే. ఒక కాల నియమం ప్రకారం నడుస్తోంది. దీన్ని భ్రాంతి అని ఎలా అంటాం? శ్రీహరి, విప్ర సంకల్ప మాత్రోసౌ కాలోహ్యాత్మని తిష్ఠతి అమూర్త భగవాన్ కాలో బ్రహ్మైవ తమజం విదుహ. సర్గ 49 శ్లోకం 15. కాలం కాలమంటున్నావు. కాలం అంటే ఏమిటి? వారిని అడ్డగించేది, యవలను ప్రోత్సహించేది అయిన శక్తి ఒకటి ఉంది, అదే కాలం అంటావా? ఆ శక్తిగూడా నీ మనస్సు చేసే కల్పనే. ఎందుకంటావా? దిక్కులనే వ్యవస్థను నీ మనస్సు ఏర్పాటు చేసుకుంది. దానిమీద ఆధారపడి సూర్యుడి గమనాన్ని కొలుస్తోంది నీ మనస్సు. ఆ కొలతలను బట్టి పగలని, రాత్రని, రోజని, నెల అని, సంవత్సరం అని పేర్లు పెట్టి శాస్త్రాలు నిర్మించుకుంటోంది. ఈ వ్యవస్థ అంతా నీ మనస్సు చేసే కల్పనే అని దీని బట్టి స్పష్టం కావడం లేదా? గాధీ, అలా కాదు స్వామి. కాలమనేది ఒక అనుభూతి, ఒక సత్యమైన అనుభూతి. అది ఉండబట్టే రోజులని, సంవత్సరాలని నేను కొలతలు వేస్తున్నాను. ఈ కొలతలు నా కల్పనలైతే కావచ్చు. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే కొలతలు గల ఈ ఖండకాలాలన్నీ నా మానస కల్పనలైతే కావచ్చు. కాని వీటన్నింటికీ మూలభూతమైనది ఒక అఖండకాలం ఉంది. అది నేను సృష్టి చేసింది కాదు. అది నా కొలతలను బట్టి పుట్టింది కాదు. అది ఉండబట్టే ఈ కొలతలు పుట్టాయి. అలాంటి అఖండకాలం నా మానస కల్పన కావటానికి వీలులేదు. శ్రీహరి, అలాంటి అఖండకాలం ఎక్కడ ఉందంటావు? దేనిని ఆధారం చేసుకుని ఉందంటావు? అవి నీ మనహకల్పన కాదని నువ్వంటున్నావు గనుక నీ మనస్సు దానికి ఆధారం కాదు. అది ఖండకాలానికి వెనుకే ఉంది గనుక నీ సూర్య చంద్రాదులు దానికి ఆధారం కాదు. ఎవరు కాకపోతే ఇంకెవరు మిగిలి ఉన్నారు? ఆ పరమాత్మే మిగిలి ఉన్నాడు, అది ఆ పరమాత్మలోనే ఉంది అని చెప్పాలి. అందుకనే నేను కాలోహ్యాత్మని తిష్టతి అన్నాను. కాని ఆ పరమాత్మలో భేదాలకు తావులేదు, కనుక నువ్వు చెప్పే ఆ కాలం పరమాత్మలో పరమాత్మగానే ఉండాలి అంటే ఆ పరమాత్మే కాలం అని చెప్పినట్లు అవుతోంది. ఆ పరమాత్మకే కాలం అని మరో పేరు పెట్టినట్లు అవుతోంది. అలాంటి పరమాత్మ స్వరూపమైన కాలం వరిధాన్యాలకు అడ్డం పెట్టదు, ఏ యవధాన్యాలకు ప్రోత్సాహము ఇవ్వదు. కనుక ఆ రకమైన కాలంతో ఏ రకమైన పేచీ లేదు. ఇక సూర్య చంద్రాదుల మీద ఆధారపడ్డ సఖండ కాలమంటావా? దాన్ని మనస్సు, సూర్య చంద్రుల వంటి పదార్థాలు సృష్టి చేస్తున్నాయి. అది బలం పుంజుకొని వరిధాన్యాలు, యవధాన్యాలు వంటి వాటిని సృష్టి చేస్తోంది. ఈ మొత్తం వ్యవస్థంతా నీ మనస్సు మీద ఆధారపడి ఉంది, అందువల్ల అది నీ మనస్సు. ఆయసర్ 54 చేసే కల్పన. కనుక అలాంటి కాలాన్ని బట్టి ఈ జగత్తుకు సత్యత్వాన్ని సాధించాలనుకోవటం పొరబాటు. ఇంతకు నేను చెబుతున్న మాటేమిటంటే, ఈ సృష్టిలో ఒకే రకమైన భ్రాంతి ఒకే కాలంలో అనేక మందికి సంభవించవచ్చు. అలాంటి సన్నివేశమే నీకు, భూతమండలవాసులకి, కీరరాజ్యవాసులకి ఒకేసారి సంభవించింది. అందుచేత నీకు, వారికి కూడా ఒకే రకపు సన్నివేశాలు అనుభవంలోకి వచ్చాయి. అలా రావటం వల్ల నీకు అవి సత్యాలేమో అనే భ్రాంతి మరింత పెరిగింది. గాధీ, నేను చెప్పవలసింది చెప్పా, ఇక నువ్వేం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో. నేను చెప్పిందాన్ని గురించి నీలో నువ్వు మళ్లీ మళ్లీ ఆలోచించుకో. ఆలోచించుకొని నీ మనోమోహాన్ని నువ్వే పోగొట్టుకో. నేను వెళ్ళొస్తా ఇలా చెప్పి ఉన్నట్టుండి మాయమైపోయాడు శ్రీహరి. గాధికి బుగ్గ బరువెక్కిపోయింది. కొన్ని నెలలపాటు వెర్రెత్తేలాగా ఆలోచించాడు. ఎటూ తేల్చుకోలేక చివరికి మళ్లీ తపస్సే మొదలుపెట్టాడు. త్వరలోనే శ్రీహరి దర్శనమిచ్చాడు. గాధి స్తోత్రాలు, పూజలు చేశాడు. స్వామి మాట్లాడలేదు. గాధి మహర్షే మొదలుపెట్టాడు.